దోర దొంగ ముద్దు దోబూచి హయన హయన తీర తీర తేనె బుగ్గలాగించి హయన హయన ఆగమన్న మీమి వేపిచ్చిరేగుతుంటే వేగేదొక్క ఒత్తు అన్న ఇట్ట పైకొచ్చి లాగుతుంటే ఆగే బెట్ట దోర దోర దొంగ ముద్దు దోబూచి హయన హయన తేర తేర తేనె బుగ్గలాగించి తేర తేర తేనె బుగ్గలాగించి